Book 2 19 19 في المطبخ వంట గదిలో عندك مطبخ جديد؟ మీకు కొత్త వంటగది ఉందా? ماذا تريد ان تطبخ اليوم؟ ఈ రోజు మీరు ఏం వండాలని అనుకుంటున్నారు? أتطبخ بالكهرباء او بالغاز؟ మీరు ఎలక్ట్రిక్ లేదా గ్యాస్ స్టవ్ మీద ఏం వండుతారు? هل اقطع البصل؟ నేను ఉల్లిపాయల్ని తరగనా? هل اقشر البطاطس؟ నేను బంగాళాదుంపల తొక్కు తీయనా? هل اغسل الخس؟ నేను తోటకూరని కడగనా? اين الكبايات؟ గ్లాసులు ఎక్కడ ఉన్నాయి? اين الصحون؟ గిన్నెలు ఎక్కడ ఉన్నాయి? اين الملاعق والسكاكين؟ చెంచాలు కత్తులు ఎక్కడ ఉన్నాయి? عندك فتاحة علب؟ కాన్స్ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది? عندك فتاحة قناني؟ బాటిల్ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది? عندك مفتاح للفلين؟ మీ వద్ద కార్క్ స్క్రూ ఉందా? أتطبخ الشوربة في هذا القدر؟ మీరు సూప్ని ఈ కుండలో వండుతారా? أتقلي السمك في هذه المقلاة؟ మీరు చేపని ఈ ప్యాన్స్లో వేయిస్తారా? أتشوي الخضار على هذه الشواية؟ మీరు ఈ కూరగాయల్ని ఈ గ్రిల్పై గ్రిల్ చేస్తున్నారా? أنا أجهز طاولة السفرة. నేను బల్లని సర్దుతున్నాను. هنا السكاكين والشوكات والملاعق. కత్తులు ఫోర్కులు మరియు స్పూన్లు ఇక్కడ ఉన్నాయి. هنا الكبايات الصحون والمناديل. గ్లాసులు ప్లేట్లు మరియు నాప్కిన్స్ ఇక్కడ ఉన్నాయి.